ఉపత్వాగ్నే దివే దీవే దివే దీవే దోషాస్త దివే దీవీ దివే దీవే దోషావస్తా దోషావస్తరి దోషా వస్త ధియా వయమ్ వయమితి వయమ్ నమో భరంతరంతేమసి హేమసి ఇమసీమసి పాదంతమధ్వరాణి గోపాం గోపాతీవి పీదీవిమితి దీదీవి వర్ధమానస్వే ఛేదమే దమితి దమే సనా పితేవూనవే పితేతి పిత ఈవ సూనవేగ్నే అగ్నే సూపాయన సూపాయనోభావ సూపాయనమితి ఉపాయన భవేతీవ సజస్వాన స్వస్తే స్వస్తేతి స్వస్తే అగ్నేమంతమంతమృతాత శివ శివోభావ భవామరోచ్చరోచ్చరోచ్చ వసూరగ్ని అగ్నిర్వసుశ్రవా వసుశ్రవా అక్ష వసుశ్రవాది వసుశ్రవా అక్షారక్షీ రక్షిద్యుమత్తామం ద్యుమత్తామాం రయిం ద్యుమత్తామమితి ద్యుమత్తామం రయిం దాహీదాహ్వాసోతిష్ఠా సోతిష్ట దీదివ దీదివ సుమ్నాయ దీదివ ఇది దీదివ సుమ్నాయ నూనం నూనమీమహే ఈమహే సఖిభ్య సఖిభ్యైతి సఖిభ్య సనామ నో బోధి బోధిశ్రుధి శ్రుధీవం హవానుపుష్యా పురుష్యానా నో అభాయత అభాయతస్తమస్మాత్ అభయత ఇత్యాగ యత సమస్మాదితి సమస్మాత్ ఇలయేహి యేహి ఇష్యదీతే అదీతే కామ్యే కామ్యేహి యేహి ఈమీ మయీవ కామధరణం కామధరణం భూయాత్ కామధరణమితి కామధరణం భూయాదితి భూయాత్ సోమానర్ధశ్వరణం స్వరాణం కృణుహి కృణుహి బ్రహ్మణ బ్రహ్మణస్తకే పత ఇది పతే అక్షీరం పంచ యూషిజ ఔషిజయిషిజ యో దేవాన్ దేవాణ్య యో అమీవ అమీవసుమిత్ అమీవేత్యమీవ ఆ పశువిత్వర్ధన వసుమిది వసువిత్ పుష్టివర్ధనమితి పుష్టివర్ధన సనాహ నశిషట్టు శిషక్య శిషక్తి శిషట్టు యస్తుర తురలితి తుర మానా నశ్వాంసా సాంసో అరారుష అరారుషో ధూర్తి ధూర్తి ప్రణక్ ప్రణమ్మత్యస్ మత్యస్తేతి మత్యస్ రక్షామ నో బ్రహ్మణ బ్రహ్మణస్తతే పత ఇది పతే మహిత్రీణా త్రీణావాహ అవోస్తు అస్తు ద్యుక్షం ద్యుక్షం మిత్రస్య మిత్రస్య అర్యమ్న అర్యమ్న ఇత్యర్యమ్న దురాదర్శం వరుణస్య దురాదర్శమితి ఆదర్శం వరుణస్యేతి వరుణస్య నహి తేషాం తేషాం అమాచనా చననాభ్రసు అధ్వర్వారణేషు అధ్వస్తిత్యధ్వసు వారణేష్టితి వారణేషు ఈశే రిపు రిపురగసంస అగసాంసాంసే పుత్రాసా పుత్రాసో అదీతే అదీతే ప్రజీవసే జీవసే మత్యాహాయ మత్యాయేతి మత్యాహాయ యోగిర్యచ్ఛంతి యచ్ఛంత్యజస్రం అజస్రమిత్యజస్రం కదాచన చనస్తరీ స్తరీరసి అసినా నేంద్ర ఇంద్రసస్తసి సస్తసి దాసుషే దాసుషితి దాసుషే ఉపోపేత్ ఉపోపేత్యుప ఉప ఇన్ను మఘవన్ మఘవన్ భూయాః మఘవన్నితి మఘవన్ భూయయిత్ ఇన్ను మృతే ఏవాం గామం దేవస్య దేవస్య గచ్చతే గచ్చత ఇతి గచ్చతే తత్సమితుః సమితుర్వరేణ్యం వరేణ్యం భర్గాః భర్గో దేవస్య దేవస్య ధీమహి ధీమహీతి ధీమహి ధియోయః యోనః న ప్రచోదయాత్ ప్రచోదయాదితి ప్రచోదయాత్ పరీతే ఏ దూలభాః దూలభో రథాః బృహద్దేవో దభాః తథోస్మాన్ అస్మాన్ అశ్నోతు అశ్నోతు విశ్వతారః విశ్వతయితే విశ్వతాః ఏన రక్షసి రక్షసి దాసుషాః దాసుషయితే దాసుషాః సమిద్ధో మా సమిద్ధయితికం విద్ధా మాసం సమద్ధయ అద్ధయ ప్రజయాః ప్రజయాః చ ప్రజయేతి ప్రజయాః చ ధనేన ధనేన చ చేతి చ భూర్భువాః భువస్వాః ప్రజా భూయాసం ప్రజలేతి ప్రజయా భూయాసాం సువీరాః సువీరో వీరైః సువీరైతి సువీరాః వీరైస్తుపోషాః సుపోషః పోషైః సుపోషయితి సుపోషాః పోషయన్నర్య నర్య ప్రజా ప్రజా మే ప్రజాతి ప్రజా పాహి పాహి సర్గస్య పశూన్ పశూన్మే మే పాహి పాహ్యాగన్న ఆగన్న అగన్నేదసం విశ్వవేదసమస్తభ్యం విశ్వవేదసమితి విశ్వవేదసం అస్మభ్యం వసువిత్తానం వసువిత్తానమగ్నే వసువిత్తానమితి వసువిత్తానం అగ్నే సమ్రాట్ సమ్రాడమి సమ్రాడితి సమ్రాట్ అభిద్యుమ్నం ద్యుమ్నమభి అభిసహాః సహ ఆయచ్ఛస్వ ఆయచ్ఛస్వ యచ్ఛస్వాయం అయమగ్ని అగ్నిగృహపతి గృహపతిగార్హపత్య గృహపతి గృహపతి గార్హపత్య ప్రజావాహం గార్హపత్యతి గార్హపత్య ప్రజావాహం వసువిత్తామ ప్రజావాహితి ప్రజా పాం వసువిత్తమోగ్నే వసువిత్తామితి వసువిత్తామ అగ్నే గృహపతే గృహపతే గృహపతరితి గృహపతే అభిద్యుమ్నం ద్యుమ్నమభి అభిసహాః సహ ఆయచ్ఛస్వ ఆయచ్ఛస్వ యచ్ఛస్వ గృహాః గృహామా మా బిభీత బిభీత మా వేపద్ధం వేపద్ధమోర్జం ఓర్జం బిభ్రతః బిభ్రత ఏమసి ఏమసి హిమస్యోర్జం ఓర్జం బిభ్రత్ బిభ్రద్వః అశ్వమనాః సుమనా సుమేధాః సుమనా ఇతి సుమనాః సుమేధా గృహాన్ సుమేధా ఇతి సుమేధాః గృహాణి ఐమి మనసా మనసా మోదమానః మోదమానో ఏషా అధ్యేతి అధ్యేతి ప్రవసన్ అధ్యేతీత్యధ్యేతి ప్రవసన్యేషు ప్రవసన్నితి ప్రవసన్ ఏషు సోమనసః సోమనసో బహు బ వృధానుప ఉపహ్వయామహే వయామహే తేనా నో జానంతు జానంతు జానత జానత ఉపాహూతా ఉపాహూతాయిహ ఉపాహూతాయిత్యుప భూతా ఇహ జావా అథో అన్నీలా కీలా ఉపాహూత ఉపయాభూతో గృహేషు గురాభూత్యుప భూత గృహేషో నక్షేమ ఆయ క్షేమా ఆయవ పశాంతి శాంతి ప్రపద్యే పద్యే శివం శివాం షడ్మం షడ్మాం శయ్యో శయ్యో శయ్యోరితి సంయో శయ్యోరితి సంయో ప్రధాసినా హవామహే ప్రధాసిన ఇతి ప్రధాసినా హవామహే మరుతాః మరుతశ్చ చ దిశాదశః దిశాదశ ఇతి దిశాదశః పరంభేణ సజోషసః సజోషస ఇతి స జోషసః యజ్ఞామే తదవ అవాయుజామహే యజామహే స్వాహా స్వాహేతి స్వాహా మోరుణా మోరిమో సునా నరింద్రా ఇంద్రా అృత్సు పృత్సు దేవై పృచ్యుతేత్సు దేవైరస్ అస్తి సుష్మా సమాహే అవయా మహస్తి సిద్ధ్యీరుదా నీరుద్యాష్మాద హవిష్మాదో మరుత మరుతో వందే వందేవీర్తి అక్రంగ కర్మకర్మృతా కర్మకృత సహ కర్మకృత కర్మ సహ వాచా వాచామయోభువాక అయోభువేతి మయా భువాక దేవేభ్య కర్మ కర్మ కృత్వాస్తం అస్తం ప్రేతాభువ సచాభువీ సచా భువ అవృషేంపున అవృషేత్యవ ధృత నిశుంపున చేరు నిశుంపుణేతి శుంపున నిచేరురాసి నిచేరురితి చేరు అసి నిశుంపున నిశుంపునా వా నిశుంపుణేతి శుంపున అవై దేవేతం దేవేతమేనా దేవేతమితి దేవేతం ఏమాయాశిషం అయాశిషమవ అవమత్తే మత్యాగతం మత్యాగతం గురురామ్నా మత్యాగతమితి మత్యాగతం గురురామ్నో దేవ గురురామ్నమితి గురురామ్నా దేవరిషః ఋషస్తాది పాహీతి పాహి పూవర్ణాదర్వి సర్విపరా పరా పతతు పూవర్ణా సుకోవర్ణా పునః సుకోవర్ణేది సుకోవర్ణ పునః ఆపాత ఆపాత పతేతి పత వస్నే రవి వస్నే వేతి వస్నా ఇవ విక్రీనావహై క్రీనావహాయుషం ఇషమోర్జం ఊర్జాంశతక్రతో శతక్రతో శతక్రతో ఏది మే మే దామి దామితే తేనీ నిమే మేధేతి దేహిని నితే రథౌ రథాతి రథౌ నిహారణి నిహారమితి నిహారం నిహరామి హరామితే నిహారం నిహారణ్యే నిహారమితి నిహారాసి హరాసి మే మే స్వాహా స్వాహేతి స్వాహా అక్షన్నమీ మదంత అమీ మదంత అవప్రియా ప్రియా అధూషత అధూషతేషత అస్తోషతస్వభావ నవిష్ఠయా మదీ మదీయోజా యోజాను ఇంద్ర ఇంద్రే ఏ హరీ హరీతి హరీ సుసందృశం త్వా సుసందృశమితి సుసందృశం త్వా వయం వయం మఘారం మఘారం వందిషీమహి మఘారమితి మఘ వన్ వందిషీమహీతి వందిషీమహి ప్రణోనా నూనం పూర్ణరంధుర పూర్ణరంధురస్తు పూర్ణరంధురీ పూర్ణరంధుర స్థుతోసి శివసా పశాయోజాంద్ర ఇంద్రతే రే హరీ హరీతి హరీ అనో జీవసే జ్యోక్ష సూర్యం సూర్యం దిశే దృశయతి దిశే పునర్మన్న న పితర పితరో మన మమో దీవ్యాజనా జనయతి జనా జీవం రాజం రాతాం సజేమహి సజేమహీతి సజేమహి వయాం సోమ సోమం రజే రజే తవ తవ మనా మనస్తనూ తనూషు బిభ్రాత బిభ్రాత ఇది బిభ్రాత ప్రజాంతస్తేమీ ప్రజాంతలి ప్రజా అంత సచేమహీతి సచేమహి ఏద్రా రుద్రభాగ భాగస్థ సహస్రస్రా స్రాంబేతయా అంబేతజాతం సంజోషస్వ దుషస్వస్వాహా స్వాహీహ ఏద్ర రుద్రభాగ భాగ ఆపు ఆపుత్రే ఏ పశు పశురవ అవరుద్రం రుద్రాధీమహి అధీమహ్యవ అవదేవం దేవ్యంబం క్రమిత్రి అంబకం కృపాహ నోపశ్చేతరే పదద్యథామహ అశ్వేయస శ్రేయసరే పదద్యథామహ నో వ్యవసాయజాతి వ్యవసాయజాతిషజం వ్యవసాయజాతి అవసాయజాతి భేషజమాసి అసి భేషజం భేషజం గవే ప్రవేశ్వాహాయ అశ్వాహాయ పురోధాయ పురోధాయ భేషజం భేషజాం సుగం సుగం మేషాయ సుగమితి సుగం మేషాయ మేష్యై మేష్యాతి మేష్యై క్యంబకేజామహే క్యంబకమిత్రి అంబకం యజామహే సుగంధిం సుగంధిం పుష్టివర్ధనం సుగంధిమితి సుగంధిం పుష్టివర్ధనమితి పుష్టివర్ధనం ఉర్వారుకమే బంధనాత్ ఉర్వారుకమివేత్తుర్వారుకం ఇవ బంధనాం మృత్యోర్ముక్షీయ ముక్షీయమా ఆమృతాత్ అమృతాదిత్యమృతాత్ నేత్రంబకమిత్రి అంబకం యజామహే సుగంధిం సుగంధిం పాతివేదానం సుగంధిమితి సుగంధిం పతివేదానమితి పతి వేదానం పూర్వాతమే బంధనా పూర్వాతమివేత్తుర్వాతం బంధనాదిత ఇతో ముక్షీయ ముక్షీయమా మానుతా అముతమిత్యముతా ఏదేనా రుద్రావసేన అవసేన పద పదో మూజావత మూజావతోతి మూజావతీ మూజావత ప్రతీ ఇవాతతం వా అవాతతం వాత అవాతతేవాతత గృహ్వా వినా ఆకావత శివ శివశాంత శాంతోతి హరీ పాజా పాజోవతు అవతు భక్ష భక్షో అస్మాన్ అస్మాన్ రేతస్తిక్తం సిక్తమృతం అమృతం బలాయ పలాయేతి బలాయ విశ్వే దేవా దేవా అభి అభియతే ప్రభూ సంబూస్తే సంబూరి ప్రభూ సన్మా మాధునోతు జినోతు ప్రజయా ప్రజయాధనేన ప్రజయేతి ప్రజయా ధనేతి ధనేన వాజ్యహం అహం వాజీనస్ వాజీనస్ోపాహూత ఉపాహూత ఉపాహూత ఉపాహూత భక్షయామి ఉపాహూత్యుపూత భక్షయామి వాజే వాజే వాజీ వాజీ భూయాసం భూయాసాం సమిత్రా సమిత్రా ప్రసూతా ప్రసూతా ప్రసూతాయి ప్రసూతా దేవ్యాపా పశ్యత్యాయుషం క్రియాయుషం జమదగ్నే క్రియాయుషమితి క్రి ఆయుషం జమదగ్నే క్రియాయుషం జమదగ్నేమితి జమద్ అగ్నే క్రియాయుషం యత్ క్రియాయుషమితి క్రి ఆయుషం యద్దేవానాం దేవానాం క్రియాయుషం క్రియాయుషం తత్ క్రియాయుషమితి క్రి ఆయుషం తనన్మే మే అస్సు అవస్సు క్రియాయుషం క్రియాయుషయ్యేన క్రియాయుషమితి క్రి ఆయుషం యేన ధాత ధాత బృహస్పతే బృహస్పతేంద్రస్ ఇంద్రస్ చాయుషే ఆయుషే పాపక్ అవాపత్తేన తేన తే భవామి బ్రహ్మణ దేవాసోపజూషంత అయూషంత విశ్వే విశ్వరితి విశ్వే ఇక్సామాభ్యాగ్రేషంతరంత ఇక్సామాభ్యామిత్రే సామాభ్యా సంతరంతో సంతరంతరితి సంతరంత యజుద్భిరాజుద్భిరియో రాజకోషేణ కోషేణ సమిషా మనసే దీక్షాయి దీక్షాయి తపరే చే సరస్వతి సరస్వతి పూర్ణే పూర్ణేగ్నే అగ్నే స్వాహా స్వాహేతి స్వాహా వాహో దేవీ దేవీ అగ్రహతీ గృహదే విశ్వసంభవ విశ్వసంభువోజ్జాగి విశ్వసంభువీ విశ్వ సంభువ జాగాభివీ గురు జాగాభివీ జాగాభివీ పూర్వంతరిక్ష అంతరిక్షేంతరిక్ష బృహస్పతే హిషా హిషా విధేమ స్వాహా స్వాహేతి స్వాహా విశ్వో దేవస్య నేతు నేత్రం మత్తా మత్తో ఉరీత ఉరీత సఖ్యం సఖ్యమితి సఖ్యం విశ్వో రాజే రాజయి సిద్ధ్యతి విరుద్ధ్యతి ద్యుమ్నం ద్యుమ్నం ప్రణీత ప్రణీత పుష్యతే పుష్యతే స్వాహా స్వాహేతి స్వాహా ఋక్సామయో శిల్పే ఋక్సామయో ఇత్రే సామయో శిల్పేస్త శిల్పే శిల్పే తస్తే రామారాధే ఆరాధే సభేతే దేవాతే మా పాఠం పాఠమాస్యాస్యోదృతృతృతృతా శర్మాసి అసి శర్మ శర్మా యక్ష నమా నమస్తే అస్సు అస్సు మాంసీరోర్జరసి అస్రసి ఆంగిరస్ోర్ణం మృదా ఓర్ణం మృదా ఓర్జం ఓర్ణం మృదాచోర్ణ మృదా ఓర్జం మే మే యక్ష సోమస్ సోమస్ దేవి నీవిరాజి అది విష్ణో విష్ణో శర్మ శర్మాసి అది శర్మ శర్మ యజమానస్ ఇంద్రస్ యోనీ యోనీరే అది సుసీ సుసీజు సుసీస్ కృద్ ఉత్సాయస్వ శ్రయస్వ వనస్పతే వనస్పత ఊర్ధ్వ ఊర్ధ్వో మా పాహి పాశ్యాంభరత ఆస్యస్యోదృతృతృత వ్రతం వ్రతం క్రీణత వృణతాగ్ని అగ్నిబ్రహ్మ బ్రహ్మాగ్ని అగ్నిర్యజ్ఞ యజ్ఞవనస్పతి వనస్పతిర్యజ్ఞయోదైవీం ధియం మనామహే మనామహే సుమృళీకామభిష్టాయే సుమృళీకామిషు మృళీకా అభిష్టాయే వచ్చోదాం వచ్చోదాం విశ్వదాయసం వచ్చోదామితి వచ్చ విశ్వదాయసాం సుతీయక్తా విశ్వదాయసమితి విశ్వదాయసం సుతీయక్తానా సుతీయక్షేతీషు తీయక్తా నో అసతే అసద్వశే పశే ఏ దేవా దేవానో జాతా దక్షక్రతవస్తే దక్షక్రతవక్ష ఏనాహు అమంతు ఏనాహు పాంతు స్వాహా స్వాహా స్వాత్రీతూయం యూయమాప ఆపో అస్మాకం అస్మాకా అంతర్గరే ఉదరే సేవా

శ్రీయక్ష్ణీ సానా సుప్రాచీ సుప్రాచీ సుప్రాచీతి సుప్రాచీతి సుప్రాచీ సుప్రాచీతి భవ సుప్రాచీచీతి సుప్రాచీతి భవ మిత్ర విపరస్వాపతి పరిబ్రీత బ్రీతా పూషా పూషాధ్యానస్వాతింద్రాయ ఇంద్రాయాధ్యక్షాయ అధ్యక్షాయేత్యహి అక్షాయ అమరత్వా మాతా మన్యతాం పితా పితా భ్రాత సగర్భ్య సగర్భస్తఖా సగర్భై సగర్భ్య సఖా సయోవచ్చ సయోవచ్చ సయోవచ్చోవచ్చ సా దేవి దేవి దేవం దేవమక్ష అచ్చే ఇంద్రాయ ఇంద్రాయ సోమం సోమాం రుద్ర రుద్రస్వాతయతో ఆవర్తయతో వర్తయతు స్వస్తి స్వస్తి సోమసఖ సోమసఖ పునః సోమసతేతి సోమసఖ పునరేహి అనీతిరాదిత్యా ఆదిత్యా రుద్రా రుద్రా చంద్రా చంద్రా బృహస్పతి బృహస్పతి సున్నే సున్నే రమణీనాథు బ్రహ్మాదు రుద్ర రుద్రో వసూభి వసూభిరాచరకే తాభి వసూభి ఆచరకే చకేదిత్యా అదిత్యా పదం పదమసి అతిఘృతవత్ ఘృతవత్వాతవతి ఘృతవత్ స్వాహాస్మే అస్మే రమస్వా అస్మేత్యస్మే రమస్వాస్మే అస్మేదే అస్మేత్యస్మే ఏ బంధు బంధుత్వే తే రాజే రాయో అస్మే అస్మే రాజ అస్మేత్యస్మే వాయో మా వయమ్ వయాం రాజ రాజస్కోషేణ కోషేణి ప్రియోష్మతో రాజ రాజస్కం సమక్షే రక్షే దేవ్యా దేవ్యా ధియా ధియాసం సందక్షిణయ దక్షిణయో రుచక్షస రుచక్షసా మా రుచక్షసే చురు చక్షస మామే మహాయో ఆయుక్తమోషీ మోషీరమ్మో మో అహం మోషి మో అహం తవ తవ వీరాన్ వీరాన్ వీదేయ విదేయ తవ తవ దేవి దేవి సందృశి సందృశీ సందృశీ